245 కామేశోత్సంగవాసిని సం ఖ కామేశోత్సంగవాసిని కామేశస్య ఉత్సంగే వామాంకే వసతీతి తథా అనేక మన్మథకార కామేశోత్సంగవాసిని ఇతి లలితాతాపనీయః ఓం కామేశోత్సంగవాసిన్యే నమః. వి ఆం కామేశరుని యొక్క వామాంకమున అధిష్ఠించి యుండునది గావున దేవి కామేళోత్సంగవాసిని యని ప్రసిద్ధురాలైనది. అనేక మన్మథకార కామేశోత్సంగవాసిని యని లలితాతాపనీయము చెప్పుచున్నది.